算了算了。 रंजनी मृदुपंक जलोचनी रंजनी मृदुपंक जलोचनी रंजनी मृदुपंक जलोचनी रंजनी मृदुपंक जलोचनी रंजनी मृदुपंक जलोचनी मृदु पवन गजलो चरी रंजनी मृदु पवन गजलो चरी रंजनी मृदु पवन गजलो चरी रंजनी मृदु पवन गजलो चरी रंजनी సరి గ సా సలి సా సరి గ మ ద స సా చ ని ద ని ని ర మ గ మ గ సరి గ సా సలి సా సరి గ మ ద స సా చ ని ద ని ర మ గ మ గ మల్ జుబ్బ శిని ఏ మల్ జుబ్బ శిని మల్ మల్జు భాషిని మనోలసిని మల్జు భాషిని మనోలసిని మల్జు భాషిని మంద అగమని మంద మంద అగమని మంద మగరి గమ్మ నిద మగరి సరిగా మగారి సరిగ సన్నిద మగరిగ మామ నిద మగరి సరి గగ మగారి సరి సన్నిద మగరి గమ్మ మామ నిద మగరి గగ గ మగారి సరి సరిగ సా సరి సా సరి గమ సా సరి గని నిద మగ మగ సా మగార విన్నోదిని అంబసామకార వినోదిని అంబసామకార వినోదిని శశాంక బదరి మారజన మేఘరంజని మేఘరంజని అంబసామకార వినోదిని శశాంక వదని మారజన మేఘరంజని మేఘరంజని నీస నినిస జనిని మమ నినిమ నీమ నిని మమ గగరి నీస నినిస జనిని మమ నినిమ నీమ నిని మమ గగరి సన్నిల మగరి గ మమ నిజ మగరి గ గ మ గాలి జరి స సరిగ సాసరి సాసరి గమగ సాసరి అని రమగామగోలిని పమర జనపరి పమర జనపరి పవీ అంబ పవర జనపాలి చోలిని పవి మోచని జనరంజని జనరంజని జనరంజని జనరంజని పాపమరి గమపమరి గమప సారి గమ పాపమరి గమపమరి గమప సారి గమ పాపమరి గమపమరి గమప నీ సదవ సదవ చబబరి గమ పాపమరి గమపమరి గమప నీ సదవ సదవ చబబరి గమ పాపమరి గమపమరి గమప నీ సదవ సదవ చబబరి నీ నిని సజ నిని మమ నిని మా నిమా నిని మమ గగరి సన్నిధ మగరి మమ నిధ మగరి సరి గ గ మ గ రి సరి ద సరి గ సా సరి సా సరి గ మ ద సా సరి నిని ర మ గ మ గ ద సా సరి ర నిని ర మ ర మ గ ద సా సరి ర నిని ర మ గ మ గ ద రంజని మృదు పంక జలోచని రంజని మృదు పంకజలోచని రంజని